కీర్తి కాంతి మెరిడంటే కన సొంద కండే కన్నడ మాతే చందదా దేగుల అదరలి నింది నీ నగుతలి చందదా దేగుల అదరలి అమ్మ నీ అలుతలే.